కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే అష్టమ ప్రశ్న ప్రారంభ. అనుమత్యనోమత్యనోమత్యనోమత్యోడాశమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిష్టాకపాలం నిర్వపతి వపతి ధేను ధేనుర్దక్షిణ దక్షిణాయే హే ప్రత్యంచ ప్రత్యంచ శమ్యాయా అవశీయంతే అవశీయంతే తమ్ అవశీయంత ఇత్యవాశీయంతే తమ్ నైరృతం నైరృతమేకటపాలం నైరృతమితి నైరృతం ఏకటపాలం కృష్ణం ఏకటపాలమిత్యేకాకపాలం కృష్ణం వాస వాస కృష్ణదోషం కృష్ణదోషం దక్షిణ కృష్ణదోషమితి కృష్ణాదోషం దక్షిణా వీహి స్వాహా స్వాహాహుతి ఆహుతిం విషాణ ఆహుతిమిహుతి విషాణ ఏషతే ఏ నిరృతే నిరృతే భాగ నిరృతరి నిహీరుతే భాగోభూతే భూతే హవిష్మతి హవిష్మత్యసి అసి ముంచ ముంచేమం ఇమమగృంహత అగృంహత స్వాహా స్వాహా నమ నమోజ నైదం ఇదం చకార చకారాదిత్యం ఆదిత్యం చరం చరణి నిర్వపతి అవధివర వరో దక్షిణ దక్షిణాగ్నావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలం వామన ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వామనో వహీ వహీ దక్షిణ దక్షిణాగ్నేశోమీయం అగ్నేశోమీయమేకాదశకపాలం అగ్నేశోమీయమిోమీయం ఏకాదశకపాలకం హిరణ్యం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం హిరణ్యం దక్షిణ దక్షిణైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలవృషభ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వృషభో వహీ వహీ దక్షిణ దక్షిణాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమైంద్రం అష్టాకపాలమిత్యష్టాకపాలం ఐంద్రం దధి దద్ధృషభ వృషభో వహీ వహీ దక్షిణ దక్షిణైంద్రాగ్నం ఐంద్రాగ్నం ద్వాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం వైశ్వదేవం చలం వైశ్వదేవమిది వైశ్వదేవం చలం ప్రథమజ ప్రథమజో వత్స ప్రథమజ ఇది ప్రథమాజ వత్సో దక్షిణ దక్షిణా సౌమ్యం సౌమ్యగ్శ్యామాకం శ్యామాకం చలం చలం వాస వాసో దక్షిణ దక్షిణా సరస్వతీ సరస్వతీ చరం చరం సరస్వతే సరస్వతే చరం చరం మిథునౌ మిథునౌ గావో గావో దక్షిణ దక్షిణేతి దక్షిణ ఆజ్ఞేయమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి ఉపరి సౌమ్యం సౌమ్యం చరం చరగం సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సారస్వతం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం సారస్వతం చరం చరం పౌష్ణం పౌష్ణం చరం చరం మారుతం మారుతం సప్తకపాలం సప్తకపాలం వైశ్వదేవీ సప్తకపాలమితి సప్తాకపాలం వైశ్వదేవీ మామిక్షాన్ వైశ్వదేవీమితి వైశ్వదేవీ ఆమిక్షాన్ యావా పృథివ్యం యావా పృథివ్యమేకకపాలం యావా పృథివ్యమితి ద్యావా పృథివ్యం ఏకకపాలమిత్యేకాకపాలం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నం ఏకాదశకపాలం మారుతీ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం మారుతీమామిక్షాం ఆమిక్షాం వారుణీం వారుణీమామిక్షాం ఆమిక్షాం కాయం కాయమేకకపాలం ఏకకపాలం రథాస్యాన్ ఏకకపాలమిత్యేకాకపాలం రథాస్యాన్ హవామహే రఘాస్యామితి ప్రఘాస్యాన్ హవామహే మరుత మరుతో యజ్ఞవాహస యజ్ఞవాహస కరంభేణ యజ్ఞవాహస ఇది యజ్ఞావాహస కరంభేణ సజోషస సజోషస ఇది సా జోషస మోషూణ మో ఇది మో సూన ఇంద్ర ఇంద్రపృత్సో పృత్సదేవ పృత్సి ప్రదోసో దేవాస్తు అస్తు స్మ స్మహే హే సుష్మిన్ సుష్మిన్నవజ అవజేత్యవజ మహీ హ్య అస్య మేధుష మేధుషో యవ్యా యవ్యేతి యవ్యా అవిష్మతో మరుత మరుతో వందతే వందతే జీర్జీ యద్గ్రామే రామేయత్ యతరణ్యే అరణ్యేయత్ యత్సభాయాం సభాయాయత్ యదింద్రియే ఇంద్రియైతి ఇంద్రియ యూద్రే శూద్రేయత్ యదర్యే అర్యేన ఏన శక్రమ శక్రమా వయమ్ వయమితి వయమ్ యదేకస్యాధి అధిధర్మణి ధర్మణి తస్యావయజనం అవయజనమసి అవయజనమిత్యవాయజనం అసి స్వాహా స్వాహేతి స్వాహా అక్రం కర్మ కర్మ కర్మకృత కర్మకృత సహ కర్మకృత కర్మాకృత సహ వాచా వాచామయోభువా మయోభువేతి నయ భువా దేవేభ్య కర్మ కర్మ కృత్వాస్తం అస్తం ప్రేత ఇత సుదానవ సుదానవైతి సుదానవ అర్ణయేనీకవతే అనీకవతే పురోడాశం అనీకవత ఇత్యనీకావతే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి వపతి సాకం సాకం సూర్యేణ సూర్యేణోద్యత వృద్ధ్యతా మరుద్భ్య ఉద్యతేత మరుద్భ్య సాందపనేభ్య మరుద్ధ్యైతి మరుతర్భ్య సాందపనేభ్యో మధ్యందినే సాందపనేభ్యై సాందపనేభ్య మధ్యందినే చరుం చరుం మరుద్భ్య మరుద్భ్యో గృహమేధిభ్య మరుద్భ్యై మరుతర్భ్య గృహమేధిభ్య సర్వాసా గృహమేధిభ్యై గృహమేధీభ్య సర్వాసాం దుగ్ధే దుగ్ధే సాయం సాయం చరుం చరుం పూర్ణ పూర్ణాదర్వీ దర్విపరా పరాపత పత సుపూర్ణ సుపూర్ణ పునః సుపూర్ణే దిశోపూర్ణ పునరా ఆపత పదేతి పత వస్నేవ ఇవ వి విక్రీణావహి క్రీణావహాషం ఇషమూర్జం ఊర్జగం శతక్రతో శతక్రతో ఇది శతక్రతో దేహి మే మే దామి దామి తేని మే మేధే ధేహిని తే దే అధైతి దే నిహారమిత్ నిహారమితి నిహారం ఇన్ని నిమే మేహర హరా నిహారం నిహారన్ని నిహారమితి నిహారం నిహరామి హరామి తే తైతి తే మరుద్భ్య క్రీడిభ్య మరుద్భ్యై మరుతర్భ్య క్రీడిభ్య పురోడాశం క్రీడిభ్యై క్రీడిభ్య పురోడాశం సప్తకపాలం సప్తకపాలం నిహి సప్తకపాలమితి సప్తాకపాలం నిర్వపతి వపతి సాకం సాకం సూర్యేణ సూర్యేణోద్యత ఉద్యతాగ్నేయం ఉద్యతేచ్యుత ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి వపతి సౌమ్యం సౌమ్యం చరుం చరగం సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలకం సారస్వతం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం సారస్వతం చరం చరుం ఔష్ణం ఔష్ణం చరం చరుమైంద్రాగ్నం ఐంద్రాగ్నేకాదశకపాలం ఐంద్రాగ్నమిైంద్రాగ్నం ఏకాదశకపాలమైంద్రం ఏకాదశకపాలమిదశాకపాలం ఐంద్రం చరుం చరుం వైశ్వకర్మణం వైశ్వకర్మణమేకపాలం వైశ్వకర్మణమితి వైశ్వాకర్మణం ఏకకపాలమిత్యేకాకపాలం సోమాయ పితృమతే వితృమతే ప్రోడాశం పితృమతైతి వితృమతే ప్రోడాశకం షట్కపాలం షట్కపాలం నిహి షట్కపాలమితి షట్కపాలం నిర్వపతి వపతి పితృభ్య పితృభ్యో పరిహిషద్భ్య పితృభ్యైతి పితృభ్య పరిహిషద్భ్యో ధానా పరిహిషద్భ్యైతి పరిహిషద్భ్య ధానా పితృభ్య పితృభ్యో విశ్వాత్తేభ్య పితృభ్యైతి పితృభ్య అగ్నిష్వాత్తేభ్యోభివాన్యాయై అగ్నిష్వాత్తేభ్యైత్యగ్ని స్వాత్తేభ్య అభివాన్యాయై దుగ్ధే అభివాన్యాయాభివాన్యాయై దుగ్ధే మంథం మంథమేతత్ ఏతత్తే ఏతత అతయే ఏ చత్వాం వామను అన్వేతత్ ఏతత్తే ఏ పితామహ పితామహ ప్రపితామహ ప్రపితామహయే ప్రపితామహేతి ప్రాపితామహ ఏ చత్వాం వామను అన్వత్ర అత్ర పితర పితరో యథాభాగం యథాభాగం మందధ్వం యథాభాగమితి యథాభాగం అందధ్వగం సుసందృశం సుసందృశం వా సుసందృశమితి సుసందృశం వా వయమ్ వయమ్ మఘవన్ మఘవన్మందిషీమహి మఘవన్నితి మఘావన్ మందిషీమహీతి మందిషీమహి ప్రనూనం నూనం పూర్ణబంధుర పూర్ణబంధురస్తుత పూర్ణబంధురైతి పూర్ణానంధుర సుతో యాసి యాసి వశాన్ వశాగుమ్మను అన్విత్యను యోజాను ద్వింద్ర ఇంద్రదే ఏ హరీ హరీరి హరీ అక్షన్నమీమదంత అమీమదంతరి హ్యవ నవ ప్రియా ప్రియా అధూషత అధూషతేత్యధూషత అస్తోషత స్వభానవ స్వభానవో విప్రాణాః స్వభానవైతి స్వాభానవః విప్రాణవిష్ఠయా నవిష్ఠయా మదీ మదీతి మదీ యోజాను వింద్ర ఇంద్రతే తే హరీ హరీతి హరీ అక్షం పితర పితరో మీమదంత అమీమదంత పితర పితరోతీతృపంత అతీతృపంత పితర పితరో మీమృజంత అమీమృజంత పితర ఇతర ఇది పితర పరేత ఇతపితర ఇతర సౌమ్యా సౌమ్యా గంభీరై గంభీరైపథిభ పథిభూర్వ్యై పథిభరితి పథిభ పూర్వ్యైరితి పూర్వ్యై అథా పితృన్ సువిదత్రాన్ సువిదత్రాగుమీ సువిదత్రమితి సౌవిదత్రాన్ అపీత ఇదయమేన యమేన ఏ సథమాదం సథమాదం వదంతి సథమాదమితి సథమాదం మదంతీతి మదంతి మనోను వా ఆహువామహే వామహే నారాశపుంసేన ఆకాశపుంసేన స్తోమేన సోమేన పితృణాం పితృణాంచ శమన్మభి మన్మభిరితి మన్మాభి ఆనః నహేతు ఏతు మనః మనఃపునః పునఃక్రత్వే క్రత్వే రక్షాయ రక్షాయ జీవసే జీవసరితి జీవసే జ్యోచ సూర్యం సూర్యం దృశే దృశ ఇది దృశే పునర్న నితర ఇతరో మన మనో దాతు దైవ్య దైవ్యో జన జన ఇది జన జీవం వ్రాతం వ్రాతకం సచేమహి సచేమహీతి సచేమహి యదంతరిక్షం అంతరిక్షం పృథివీం పృథివీముత ఉదద్యాన్మాతరం మాతరం పితరం పితరం వాజిహిగుంసిన జిహిగుంసినేది జిహిగుంసిన అన్యర్మాణ మాతస్మాద్ తస్మాదేన సహ ఏన సో గార్హవత్య గార్హవత్య గార్హవత్యైరిగార్హవత్య ప్రముంచతు ముంచతు దురితా దురితాని దురితేతి దుహోజితా యాని చక్రమ చక్రమ కరోతు కరోతు మామనేనసం అనేన సమిత్యనేనసం ప్రతిపూరుషమేకపాలాన్ ప్రతిపూరుషమితి ప్రతిపూరుషం ఏకపాలాన్ని ఏకపాలానిత్యేకపాలాన్ నిర్భవతి ఉపవత్యేకం ఏకమతిరిక్తం అతిరిక్తం యావంత అతిరిక్తమిత్యతిరిక్తం యావంతో దృశ్యా దృశ్యా స్మ స్మస్తేభ్యేభ్య కం కమకరం అకరం పశూనా పశూనాగం శర్మ శర్మాసి అసి శర్మ శర్మ యజమానస్ యజమానస్ శర్మ శర్మ మే మే యక్షైక ఏక రుద్ర రుద్రోణ మద్వితీయాయ ద్వితీయాయ రస్థే తస్థ ఆఖు ఆఖుస్థే ఏ రుద్ర రుద్ర పశు పశుస్థం తన్విషస్వ విషస్వైష ఏషతే ఏ రుద్ర రుద్రభాగ భాగస్థ సహస్రా స్వస్రాంబికయా అంబికయా తమ్ తన్విషస్వ విషస్వ భేషజం భేషజం గవే గవేశ్వాయ అశ్వాయ పురుషాయ పురుషాయ భేషజం భేషజమసో అథో అస్మభ్యం అథో ఇత్యథో అస్మభ్యం భేషజం అస్మభ్యమిత్యస్మాభ్యం భేషజం సుభేషజం సుభేషజం యథా సుభేషజమితి సోభేషజం యథా సతి అసతీత్యసతి సుఖం మేషాయ సుఖమితి సోగం మేషాయ మేష్యై మేష్యా అవ అవాంబర అంబరుద్రం రుద్రమలిమహి అలిమహ్యవ అవదేవం దేవం త్ర్యంబకం త్ర్యంబకమిది త్రీ అంబకం యథాన నశ్రేయస శ్రేయసరద్ కరద్యసా యథాన నోవస్యస వస్యసరద్ కరద్యసా యథాన పశుమత పశుమతరద్ పశుమతైలి పశుమత కరద్యసా యథాన నో వ్యవసాయయాత్ వ్యవసాయయాదితి అవసాయయాత్ త్ర్యంబకం యజామహే త్ర్యంబకమిత్రి అంబకం యజామహే సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం సుగంధిమితి సుగంధిం పుష్టివర్ధనమితి పుష్టివర్ధనం ఉర్వారుకమివ ఇవబంధనాత్ బంధనాన్ మృత్యో మృత్యోర్ముక్షీయ ముక్షీయమా మామృతాత్ అమృతాదిత్యమృతాత్ ఏషతే తే రుద్ర రుద్రభాగ భాగత్వం తన్విషస్వ విషస్వతేన తేనావసేన అవసేన పర పరో మోజవద మోజవతోది మోజవతైతి మోజావత అతీ ఇష్యవతన్వా అవతన్వా పినాకహస్త అవతన్వేత్యవతన్వా పినాకహస్త కృత్తివాసా పినాకహస్త ఇది పినాకహస్త కృత్తివాసాస ఐంద్రాగ్నం ద్వాదశకపాలం ఐంద్రాగ్నమిైంద్ర అగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం వైశ్వదేవం చరుం వైశ్వదేవమిది వైశ్వదేవం చరుమింద్రాయ ఇంద్రాయ సునాసీరాయ సునాసీరాయ ప్రోడాశం ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వాయవ్యం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం వాయవ్యం పయ పయత్సౌర్యం సౌర్యమేకకపాలం ఏకకపాలం ద్వాదశకపం ఏకకపాలమిత్యేకాకపాలం ద్వాదశకపం క్షీరం ద్వాదశకపమిది ద్వాదశాకపం క్షీరం దక్షిణ దక్షిణాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి పవతి రౌద్రం రౌద్రం గావీసుకం ఆవేసుకం చరం చరమైంద్రం ఐంద్రం దధి దధి వారుణం వారుణం యవమయం యవమయం చరం యవమయమిది యవామయం చరం వహినీ వహినీ ధేను ధేనుర్దక్షిణ దక్షిణాయే ఏ దేవా దేవా పురస్సద పురస్సదోగ్నేత్రా పురస్సదైతి పురహాసద అగ్నేత్రదక్షిణసద అగ్నేత్రాదిత్యగ్నేత్ర దక్షిణసదో యమనేత్ర దక్షిణసద ఇది దక్షిణాసద యమనేత్ర పశ్చాత్సద యమనేత్రాది యమనేత్ర పశ్చాత్సద సమిత్రనేత్ర పశ్చాత్సద ఇది పశ్చాత్సద సమిత్రనేత్ర ఉత్తరసద సమిత్రనేత్ర సమిత్రనేత్ర ఉత్తరసదో వరుణనేత్ర ఉత్తరసదిత్యుత్తరాసద వరుణనేత్ర ఉపనిషద వరుణనేత్ర వరుణనేత్ర ఉపనిషదో బృహస్పతి నేత్ర ఉపనిషదైత్యుపరిసద బృహస్పతి నేత్రక్షోహణ బృహస్పతి నేత్ర బృహస్పతి నేత్ర రక్షోహణస్తే రక్షోహణ ఇది రక్షన తేన అస్పాంతు పాంతు తేన నోవంతు నవంతు తేభ్యో నమ నమస్తేభ్యేభ్య స్వాహా స్వాహా సమూఢం సమూఢకం రక్ష సమూఢమితి సమూఢం రక్ష సందగ్ధం సందగ్ధకం రక్ష సందగ్ధమితి సందగ్ధం రక్ష ఇదం ఇదమహం అహకం రక్ష రక్షోభి అభిఖం సందహామి దహామ్యగ్నయే అగ్నయే రక్షోఘ్నే రక్షోఘ్నే స్వాహా రక్షోఘ్న ఇది రక్షాఘ్నే స్వాహాయమాయ యమాయ సవిత్రే సవిత్రే వరుణాయ వరుణాయ బృహస్పతయే బృహస్పతయే దువస్వదే దువస్వదే రక్షోఘ్నే రక్షోఘ్నే స్వాహా రక్షోఘ్నై రక్షాఘ్నే స్వాహా పష్టివాహీ పష్టివాహీ రథ పష్టివాహీది పష్టివాహీ రథో దక్షిణ దక్షిణాదేవస్య దేవస్య సవితు సవితః ప్రసవే ప్రసవేశ్వినో ప్రసవై ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పోష్ణ బాహుభ్యామిది బాహోభ్యాం పోష్ణో హస్తాభ్యాం హస్తాభ్యాగం రక్షస రక్షసో వధం వధం జుహోమి జుహోమి హతం హతగం రక్ష రక్షోవధిష్మ అవధిష్మ రక్ష రక్షోయత్ యద్వస్తే వస్తేత్ తద్దక్షిణ దక్షిణేతి దక్షిణ ధాత్రే పురోడాశం పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిహి ద్వాదశకపాలమి ద్వాదశాకపాలం నిర్మపతి వహత్యనుమత్యై అనుమత్యై చరం అనుమత్యానోమత్యై చరువం రాకాయై రాకాయై చరం చరువం శ్రీనీభాల్యై శ్రీనీభాల్యై చరం చరం గుహ్వై గుహ్వై చరం చరం విసనౌ విసనౌ గావో గావో దక్షిణ దక్షిణాగ్నావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపతి వపత్యైంద్రావైష్ణవం ఐంద్రావైష్ణవమేకాదశకపాలం ఐంద్రావైష్ణవమిత్యైంద్రావైష్ణవం ఏకాదశకపాలం వైష్ణవం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం వైష్ణవం త్రికపాలం త్రికపాలం వామన త్రికపాలమిది త్రికపాలం వామనో బహి బహి దక్షిణ దక్షిణాగ్నే సోమీయం అగ్ని సోమీయమేకాదశకపాలం అగ్ని సోమీయమిత్యగ్నీ సోమీయం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపతి ఉపతి ఇంద్రాసోమీయం ఇంద్రాసోమీయమేకాదశకపాలం ఇంద్రాసోమీయమిది ఇంద్రాసోమీయం ఏకాదశకపాలకం సౌమ్యం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం సౌమ్యం చరం చరం బభ్రుర్దక్షిణా దక్షిణా సోమావౌష్ణం సోమావౌష్ణం చరం సోమావౌష్ణమితి సోమావౌష్ణం చరుణ్ణి నిర్వపది ఉపత్యైంద్రావౌష్ణం ఐంద్రావౌష్ణం చరం ఐంద్రావౌష్ణమిత్యైంద్రావౌష్ణం చరుణ్ణిష్ణం చౌష్ణం చరం చరగ్రశ్యామ శ్యామో దక్షిణా దక్షిణా వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపది వపది హిరణ్యం హిరణ్యం దక్షిణా దక్షిణా వారుణం వారుణం యవమయం యవమయం చరం యవమయమితి యవానయం చరమశ్వ అశ్వో దక్షిణా దక్షిణేది దక్షిణా వారిరత్పత్యం చరం చరుణి నిర్వపది వపది బ్రహ్మణ బ్రహ్మణో గృహే గృహే శ్రీపృష్ట శ్రీపృష్టో దక్షిణ శ్రీపృష్ఠేది శ్రీపృష్ట దక్షిణైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలకం రాజన్యస్య ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం రాజన్యస్య గృహే గృహవృషభ వృషభో దక్షిణా దక్షిణాదిత్యం ఆదిత్యం చరం చరం మహిష్యై మహిష్యై గృహే గృహే ధేను ధేనుర్దక్షిణ దక్షిణానైరృతం నైరృతం జరం నైరృతమితి నైరృతం చరం పరివృత్యై పరివృత్యై గృహే పరివృత్యాది పరివృత్యై గృహే కృష్ణానా కృష్ణానాం రేహీనా రేహీణాన్ నఖ నిర్భిన్నం నఖ నిర్భిన్నం కృష్ణ నఖ నిర్భిన్నమిది నఖా నిర్భిన్నం కృష్ణాకూటా కూటా దక్షిణ దక్షిణాజ్ఞేయం ఆజ్ఞేయమష్టాకపాలం అష్టాకపాలకం సేనాన్య అష్టాకపాలమిత్యష్టాకపాలం సేనాన్యో గృహే సేనాన్య ఇది సేనాన్య గృహే హిరణ్యం హిరణ్యం దక్షిణ దక్షిణావారుణం వారుణం దశకపాలం దశకపాలకం సూతస్య దశకపాలమితి దశకపాలం సూతస్య గృహే గృహే మహానిరష్ట మహానిరష్టో దక్షిణ మహానిరష్టగిరి మహానిరష్ట దక్షిణామారుతం మారుతకం సప్తకపాలం సప్తకపాలం రావణ్య సప్తకపాలమితి సప్తాకపాలం రావణ్యో గృహే రావణ్యగిరి గ్రామాణ్య గృహే వృష్ణి వృష్ణ్యం దక్షిణ దక్షిణాదావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం శత్రు ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం శత్రుగృహే గృహ ఉపధ్వస్త ఉపధ్వస్తో దక్షిణ ఉపధ్వస్త ఇత్యుపధ్వస్త దక్షిణాశ్రం ఆశ్రం ద్వికపాలం ద్వికపాలకం సంగ్రహీతు ద్వికపాలమిది ద్వీకపాలం సంగ్రహీతుర్గృహే సంగ్రహీతురితి సంగ్రహీతు గృహే సవాత్యౌ సవాత్యౌ దక్షిణ సవాత్యాది స వాత్యౌ దక్షిణావౌష్ణం ఔష్ణం చరం చరం భాగదుఖస్ భాగదుఖస్ గృహే భాగదుఖస్ేది భాగదుఖస్ గృహే శ్యామ శ్యామో దక్షిణ దక్షిణా రౌద్రం రౌద్రం కావేసుకం కావేసుకం చరం చరమక్షావాపస్ రక్షావాపస్ గృహే రక్షావాపస్ేత్యక్ష ఆవాపస్ గృహే శబల శబల ఉద్వార ఉద్వారో దక్షిణ ఉద్వార ఇత్యుద్వార దక్షిణేంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే ప్రోణాశం సుత్రామ్న ఇది సోత్రామ్నే ప్రోణాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ప్రతి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం ప్రతిని నిర్వపది వపదీంద్రాయ ఇంద్రాయ అగం హోముచే అగం హోముచేయం అగం హోముచైత్యగంహాముచే అయన్న మహారాజా రాజా వృత్ర వృత్ర రాజా వృత్రహేది వృత్ర రాజా భూత్వా భూత్వా వృత్రం వృత్రం మధ్యాన్మైంద్రావారిహస్పత్యం మైంద్రావారిహస్పత్యం భవతి మైంద్రావారిహస్పత్యమిది మైంద్రావారిహస్పత్యం భవతి శ్వేతాయై శ్వేతాయై శ్వేతవత్సాయి శ్వేతవత్సాయి దుగ్ధే శ్వేతవత్సాయి శ్వేతావత్సాయి దుగ్ధే స్వయం మూర్తే స్వయం మూర్తే స్వయం మథితే స్వయం మూర్తైరి స్వయం మూర్తే స్వయం మథిత ఆజ్యే స్వయం మథిత ఇది స్వయం మథితే ఆజ్యాశ్వత్థే ఆశ్వత్థే పాత్రే పాత్రే చతుస్రక్తౌ చతుస్రక్తౌ స్వయమవమనాయై చతుస్రక్తామితి చతుస్రక్తౌ స్వయమవమనాయై శాఖాయై స్వయమవమనాయ ఇది స్వయం అవమనాయై శాఖాయై కర్ణాన్ కర్ణాగిశ్చ చాకర్ణాన్ అకర్ణాగిశ్చ చకండులాన్ తండులాన్ విశినుయాద్ శినుయాద్యే యే కర్ణాః కర్ణాస్తః స పయసి పయసి వారహస్పత్యః వారహస్పత్యో యే కర్ణాః అకర్ణాస్తః స ఆజ్యే ఆజ్యే మైత్రః మైత్ర స్వయంకృతా స్వయంకృతా వేదిః స్వయంకృతేది స్వయం కృతా వేదిర్భవతి భవతి స్వయం దినం స్వయం దినం బర్హిః స్వయం దినమిది స్వయం దినం బర్హిః స్వయం కృతః స్వయంకృత యుద్ధ స్వయంకృత ఇది స్వయం కృత యుద్ధ సా సైవ ఏ శ్వేత శ్వేత శ్వేతవత్స శ్వేతవత్సా దక్షిణా శ్వేతవత్సేది శ్వేతావత్సా దక్షిణే దక్షిణా అగ్నయే గృహపతయే గృహపతయే పురోడాశం గృహపతయ ఇది గృహపతయే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిష్టాకపాలం నిర్వపతి పవతి కృష్ణానాం కృష్ణానాం వేహేణ వేహేనాగం సోమాయ సోమాయ వనస్పతయే వనస్పతయే శ్యామాకం శ్యామాకం చరం చరగం సవిత్రే సవిత్రే సత్యప్రసవాయ సత్యప్రసవాయ పురోడాశం సత్యప్రసవాయే సత్యాప్రసవాయ పురోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలమాశూనాం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం ఆశూనాం వైహీనా వైహీనాకం రుద్రాయ రుద్రాయ పశుపతయే పశుపతయే గావీధుగం పశుపతయేతి పశుపతయే గావీధుగం చరం చరం బృహస్పతయే బృహస్పతయే వాచ వాచస్పతయే పతయే నైవారం నైవారం చరం చరమింద్రాయ ఇంద్రాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం మహాబ్రీహీణాం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం మహాబ్రీహీణాం మిత్రాయ మహాబ్రీహీణామిది మహాబ్రీహీణాం మిత్రాయ సత్యాయ సత్యాయ అంబానాం ఆంబానాం చరం చరం వరుణాయ వరుణాయ ధర్మపతయే ధర్మపతయే యవమయం ధర్మపతయ ఇది ధర్మాపతయే యవమయం చరం యవమయమిది యవామయం చరగం సవిత సవితాత్వాసవానాం ప్రసవానాగం సువతాం ప్రసవానామిది ప్రాసవానాం సువతామగ్ని అగ్నిర్గృహపతీనాం గృహపతీనాగం సోమ గృహపతీనామిది గృహపతీనాం సోమో వనస్పతీనాం వనస్పతీనాగం రుద్ర రుద్ర పశూనాం పశూనాం బృహస్పతి బృహస్పతిర్వాచాం వాచామింద్ర ఇంద్రో జ్యేష్టానాం జ్యేష్టానాం మిత్ర మిత్ర సత్యానాం సత్యానాం వరుణ వరుణో ధర్మపతీనాం ధర్మపతీనాం యే ధర్మపతీనామిది ధర్మపతీనాం ఏ దేవాః దేవాదేవసువ దేవసువస్థ దేవసువైతి దేవాసువ స్థదే తమిమం ఇమమామృష్యాయణం ఆముష్యాయణమన మిత్రాయ అనమిత్రాయ సువధ్వం సువధ్వం మహదే మహదే క్షత్రాయ క్షత్రాయ మహతే మహతాధిపత్యాయ ఆధిపత్యాయ మహతే ఆధిపత్యాయేత్యాధిపత్యాయ మహతే జానరాజ్యాయ జానరాజ్యాయైష జానరాజ్యాయే విజానరాజ్యాయ ఏషవో భరతరాజా సోమ సోమోస్మాకం అస్మాకం బ్రాహ్మణానాం బ్రాహ్మణానాగం రాజా రాజా ప్రతి ప్రతిర్నామ నామ రాజ్యం రాజ్యమధాయి అధాయి స్వాం స్వాన్ తనువం తనువం వరుణ వరుణో అశిశ్రే అశిశ్రేక్షుజే శుచేర్మిత్రస్య మిత్రస్య ప్రత్యాహ ప్రత్యా అభూమ అభూమామన్మహి అమన్మహి మహత మహత ఋతస్య ఋతస్య నామ నామ సర్వే సర్వే వ్రాతాహ వ్రాతా వరుణస్య వరుణస్యాభూవన్ అభూవన్ వి మిత్ర మిత్రైవై ఏ వైరరాతి అరాతిమతారీత్ అతారీతసూషుదంత అసూషుదంత యజ్ఞయాః యజ్ఞయారతేన ఋతేన వి ద్యో ఉత్రిత ఋతో జరిమాణం జరిమాణం నః నానట్ ఆనద్విష్ణోః విష్ణోః క్రమ క్రమోసి అసి విష్ణోః విష్ణోః క్రాంతం క్రాంతమసి అసి విష్ణోః విష్ణో విక్రాంతం విక్రాంతమసి విక్రాంతమితి విక్రాంతం అసీత్యసి అర్థేతస్థ అర్థేత ఇత్యర్థ ఇత స్థాపాన్ అపాం పతి పతిరసి అసి వృషా వృషాసి అస్యోర్మి ఓర్మిర్వృషసేన వృషసేనోసి వృషసేన ఇది వృషాసేన అసి వ్రజక్షిత వ్రజక్షితస్థ వ్రజక్షిత ఇది వ్రజాక్షిత సమరుతా మరుతామోజ ఓజస్థ స సూర్యవర్చస సూర్యవర్చసస్థ సూర్యవర్చస ఇది సూర్యవర్చస స సూర్యత్వచస సూర్యత్వచసస్థ సూర్యత్వచస ఇది సూర్యత్వచస సమాందా మాందాస్థ సవాషా వాషాస్థ సశక్వరీ శక్వరీస్థ స విశ్వభృత విశ్వభృతస్థ విశ్వభృత ఇది విశ్వాభృత స జనభృత జనభృతస్థ జనభృత ఇది జనాభృత స్థాగ్నే అగ్నేస్తేజస్యాహ తేజస్యాస్థ స్థాపాం అవామోషధీనాం ఔషధీనాగం రస రసస్థ స్థాప అపో దేవీ దేవేర్మధుమతీ మధుమతీరగృహన్ మధుమతీరి మధుమతీ అగృహన్నోజస్వతీ ఓర్జస్వతీ రాజసూయాయ రాజసూయాయ చితానా రాజసూయాయేతి రాజసూయాయ చితానాది చితానా యాభిర్మిత్రావరుణౌ మిత్రావరుణాభ్యషించన్ మిత్రావరుణాది మిత్రావరుణౌ అభ్యషించన్నిత్యభిరసించన్ యాభిరింద్రం ఇంద్రమనయన్ అనయన్నది అత్యరాతీ అరాతీరిత్యరాతీ రాష్ట్రదాస్థ రాష్ట్రదా ఇది రాష్ట్రదాః స రాష్ట్రం రాష్ట్రం దత్త దత్త స్వాహా స్వాహా రాష్ట్రదాః రాష్ట్రదాస్థ రాష్ట్రదా ఇది రాష్ట్రదాః స రాష్ట్రం రాష్ట్రమముష్మై అముష్మై దత్త దత్తేది దత్త ఏదీరాప ఆపత్సం సమ్మధుమతీ మధుమతీర్మధుమతీభిః మధుమతీరితి మధుమతీః మధుమతీభిః సృజ్యధ్వం మధుమతీభిర్తి మధుమతీభిః సృజ్యధ్వం మహి మహి వర్చః వర్చః క్షత్రియాయ క్షత్రియాయ వన్మానాః వన్మానానాధృష్టాః అనాధృష్టాః సీదత అనాధృష్టాః సీదతోర్జస్వతీ ఊర్జస్వతీర్మహి మహి వచ్చ వచ్చ క్షత్రియాయ క్షత్రియాయ దధతీ దధతీరనిభృష్టం అనిభృష్టమసి అనిభృష్టమిత్యనిభృష్టం అసి వాచ వాచో బంధు బంధుస్తపోజాః తపోజా సోమస్య తపోజామితి తపహజాః సోమస్య దాత్రం దాత్రమసి అసి శుక్రాః శుక్రావః శుక్రేణ శుక్రేణోత్ ఉత్పునామి పునామి చంద్రాః చంద్రాశ్చంద్రేణ చంద్రేణామృతాః అమృత అమృతేన అమృతేన స్వాహా స్వాహా రాజసూయాయ రాజసూయాయ చితానాః రాజసూయాయేతి రాజసూయాయ చితానాది చితానాః సధమాదో ద్యుమ్నీ సధమాదైతి సధమాద ద్యుమ్నీరూర్జ ఊర్జేతనిభృష్టా అనిభృష్టా అవశివ అనిభృష్టాభృష్టా అవశివో వసాన వసాన ఇది వసాన వస్త్యాసుచక్రే చక్రే వరుణ వరుణస్తథస్థం తథస్థమపాం తథస్థమితి తథాస్థం అపాగం శిశు శిశు మాతృతమాసు మాతృతమాస్వంత మాతృతమాస్వితి మాతృతమాసు అంతరిక్యంత క్షత్రస్యోల్బం ఉల్బమసి అసి క్షత్రస్య క్షత్రస్యోని యోనిరసి అస్యావిన్న ఆవిన్నో అగ్ని అగ్నిర్గృహపతి గృహపతిరావిన్న గృహపతిరితి గృహపతి ఆవిన్న ఇంద్ర ఇంద్రో వృద్ధశ్రవా వృద్ధశ్రవా ఆవిన్న వృద్ధశ్రవా ఇది వృద్ధశ్రవా ఆవిన్న పూషా పూషా విశ్వవేదా విశ్వవేదా ఆవిందౌ విశ్వవేదా ఇది విశ్వవేదా ఆవిన్నౌ మిత్రావరుణౌ మిత్రావరుణావృతావృధౌ మిత్రావరుణాది మిత్రావరుణౌ వృతావృధావావిన్నే వృతావృధావిత్రితావృధౌ ఆవిన్నే ద్యావా పృథివీ ఆవిన్నే ఇత్యావిన్నే యావా పృథివీ ధృతవ్రతే యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ధృతవ్రతే ఆవిన్న ధృతవ్రతే ఇది ధృతవ్రతే ఆవిన్నా దేవీ దేవ్యరి అదిర్విశ్వరూపీ విశ్వరూప్యావిన్న విశ్వరూపీరి విశ్వరూపీ ఆవిన్నోయమ్ అయమసౌ అసావామశ్యాయన ఆముష్యాయనోస్యాం అస్యాం విశి విశ్యస్మిన్ అస్మిన్ రాష్ట్రే రాష్ట్రే మహతే మహతే క్షత్రాయ క్షత్రాయ మహతే మహతాధిపత్యాయ ఆధిపత్యాయ మహతే ఆధిపత్యాయేత్యాధిపత్యాయ మహతే జానరాజ్యాయ జానరాజ్యాయైష జానరాజ్యాయేతి జానరాజ్యాయ కేశవ గో భరత భరతరాజా రాజా సోమ సోమోస్మాకం అస్మాకం బ్రాహ్మణానా బ్రాహ్మణానాగం రాజా రాజేంద్రస్య ఇంద్రస్య వజ్ర వజ్రోసి అసి వార్తఘ్న వార్తఘ్నస్తయా వార్తఘ్నైతి వార్తఘ్న తయాయం అయం వృత్రం వృత్రం వధ్యాత్ వధ్యాత్ శత్రువాధనా శత్రువాధనాస్థ శత్రువాధనా ఇది శత్రువాధనా సవాద పాతమా మా ప్రత్యంజం ప్రత్యంజం పాత పాతమా మా తిర్యంజం తిర్యంజమన్వంచం అన్వంచం మా మా పాత పాతదిభ్య దిభ్యో మా దిగ్భ్యది దిగ్భ్య మా పాత పాతవిశ్వాభ్య విశ్వాభ్యో మా నాష్ట్రాభ్య నాష్ట్రాభ్య పాత పాత హిరణ్యవర్ణౌ హిరణ్యవర్ణా ఉషసాం హిరణ్యవర్ణాది హిరణ్యవర్ణౌ ఉషసాం విలోకే విలోకేయస్థూణౌ విలోకైతి విలోకే అయస్థూణాముదితౌ అయస్థూణావిత్యయస్థూణౌ ఉదితౌ సూర్యస్య ఉదితావిత్యుదితౌ సూర్యస్య ఆరోహతం రోహతం వరుణ వరుణమిత్ర మిత్రగర్తం గర్తం తదః తదశ్చక్షాథాం చక్షాథామదితిం అదితిం దితిం దితిం చేతి సమిధమా సమిధమితి సమ్ ఇథం ఆతిష్ట తిష్ట గాయత్రీ గాయత్రీ వా ఛందస ఛందసమవదు అవదు త్రివృత్ త్రివృత్ స్తోమ త్రివృతి త్రివృత్ స్తోమో రసందరం రసందరగం సామ రసందరమితి రసం ధరం సామాగ్ని అగ్నిర్దేవత దేవత బ్రహ్మ బ్రహ్మ ద్రవిణం ద్రవిణముగ్రా ముగ్రామా ఆతిష్ట తిష్టత్రిష్టప్ త్రిష్టప్వా వా ఛందసా ఛందసామవతు అవతు పంచదశ పంచదశ స్తోమ పంచదశ ఇది పంచాదశ స్తోమో బృహద్ బృహత్సామ సామేంద్ర ఇంద్రో దేవత క్షత్రం క్షత్రం ద్రవిణం ద్రవిణం విరాజం విరాజమా విరాజమితి వీరాజం ఆతిష్ట తిష్టజగతి జగదీ ఛందసా ఛందసామవతు అవతు సప్తదశ సప్తదశ స్తోమ సప్తదశ ఇది సప్తాదశ స్తోమో వై రూపం వై రూపకం సామ సామ మరుత మరుతో దేవత దేవతావిడ్ విడ్్రవిణం ద్రవిణముదీచీం ఉదీచీమా ఆతిష్ట తిష్టానుష్టుప్ అనుష్టుప్వా అనుష్టుమిత్యనోస్సు వా ఛందసా ఛందసామవదు అవత్వేక విపుంస ఏక విపుంస స్తోమ ఏక విపుంస ఇత్యేక విపుంస స్తోమో వైరాజం వైరాజకం సామ సామ మిత్రావరుణౌ మిత్రావరుణౌ దేవత మిత్రావరుణాది మిత్రావరుణౌ దేవతాబలం బలం ద్రవిణం ద్రవిణమూర్ధ్వాం ఊర్ధ్వామా ఆతిష్ట తిష్టపంక్తి పంక్తిస్వా ఛందసా ఛందసామవతు అవదు తృణవత్రయస్త్రిగుంశౌ తృణవత్రయస్త్రిగుంశౌ స్తోమో తృణవత్రయస్త్రిగుంశావితి తృణవత్రయస్త్రిగుంశౌ స్తోమౌ షాక్పరదైవతే షాక్పరదైవతే సామనీ షాక్పరదైవతే ఇది షాక్పరదైవతే సామనీ బృహస్పతి సామనీ ఇది సామనీ బృహస్పతిర్దేవత దేవతావచ్చ వచ్చో ద్రవిణం ద్రవిణమీదృం హీదం చాణ్యాదృం అన్యాదృం చైతాదృం ఏతాదృం ప్రతిదృం ప్రతిదృం ప్రతిదృంగితి ప్రతీదృం చమిత మిత సంమిత సంమిత సంమిత సంమిత సఫలా శుక్రజ్యోతిష్ శుక్రజ్యోతిరి శుక్రజ్యోతి చిత్రజ్యోతి చిత్రజ్యోతిష్ చిత్రజ్యోతిరి చిత్రజ్యోతి సత్యజ్యోతి సత్యజ్యోతిష్ సత్యజ్యోతిరి సత్యజ్యోతి జ్యోతిష్మాన్ జ్యోతిష్మాష్ట సత్య సత్యవా ఋతవా ఋతవా చాత్యగంభా అత్యగంభా ఇత్యతి అగంభా అగ్నే సాహా సాహా సోమాయ సోమాయ సాహా సాహా సవిత్రే సవిత్రే సాహా సాహా సరస్వత్యై సరస్వత్యై సాహా సాహా భూషే భూషే సాహా సాహా బృహస్పతయే బృహస్పతయే సాహా సాహేంద్రాయ ఇంద్రాయ సాహా సాహా ఘోషాయ ఘోషాయ సాహా సాహా శ్లోకాయ శ్లోకాయ సాహా సాహా గుంసాయ అగుంసాయ సాహా సాహా భగాయ భగాయ స్వాహా సాహా క్షేత్రస్య క్షేత్రస్య పతయే పతయే స్వాహా సాహా పృథివ్యై పృథివ్యై సాహా సాహాంతరిక్షాయ అంతరిక్షాయ సాహా సాహా దివే దివే సాహా సాహా సూర్యాయ సూర్యాయ సాహా సాహా చంద్రవసే చంద్రవసే సాహా సాహా నక్షత్రేభ్య నక్షత్రేభ్య సాహా సాహాభ్య అభ్య స్వాహా అభ్యైత్రిభ్య సాహౌషేభ్య ఔషధేభ్య సాహా ఔషధేభ్యైత్యోషధేభ్య సాహా వనస్పతిభ్య వనస్పతిభ్య స్వాహా వనస్పతిభ్యై వనస్పతిభ్య స్వాహా చరాచరేభ్య చరాచరేభ్య స్వాహా స్వాహా పరిప్లవేభ్య పరిప్లవేభ్య స్వాహా పరిప్లవేభ్యై పరిప్లవేభ్య స్వాహా సరీసృతేభ్య సరీసృతేభ్య స్వాహా స్వాహేతి స్వాహా సోమస్య త్విషి త్విషిరసి అసి తవ తమేవ ఇవమే మే త్విషి త్విషిర్భూయాత్ భూయాదమృతం అమృతమసి అసి మృత్యో మృత్యోర్మా మా పాహి పాహి దివ్యోద్ దివ్యోన్మా మా పాహి పాహ్యవేషా అవేషా దందశోకా అవేష్టా ఇత్యవాయిష్టా దందశోకా నిరస్తం నిరస్తం నముచే నిరస్తమితి అస్తం నముచే శిర శిర ఇది షణ సోమో రాజా రాజా వరుణ వరుణో దేవా ఏవాధర్మసువ ధర్మసువశ్చ ధర్మసువైతి ధర్మాసువ ఏవాచం వాచకం సువంతాం సువంతాం తే ప్రాణం ప్రాణకం సువంతాం ప్రాణమితి ప్రాణం సువంతాం తే చక్షు చక్షుస్సువంతాం సువంతాం తే శ్రోత్రం శ్రోత్రకం సువంతాం సువంతాకం సోమస్య సోమస్య యుమ్నేనాభి అభిషించామి చించామ్యగ్నే అగ్నేస్తేజసా తేజసా సూర్యస్య సూర్యస్య వర్చసా వర్చసేంద్రస్య ఇంద్రస్యేంద్రియేణ ఇంద్రియేణ మిత్రావరుణయో మిత్రావరుణయో వీర్యేణ మిత్రావరుణయోరిటి మిత్రావరుణయో వీర్యేణ మరుతామోజసా ఓజసా క్షత్రాణాం క్షత్రాణాం క్షత్రపతి క్షత్రపతిరసి క్షత్రపతిరి క్షత్రపతి అస్యతి అతి దివ దివస్పాహి పాహి సమావృత్రన్ సమావృత్రన్ అధరాగ సమావృత్రన్నితి సమావృత్రన్ అధరాగుదీచీ ఉదీచీరహిం అహిం బుద్ధియం బుద్ధియమను అను సంచరంతీ సంచరంతీస్తా సంచరంతీరితి సంచరంతీ తా పర్వతస్య పర్వతస్య వృషభస్య వృషభస్య పృష్టే పృష్టే నావ నావశ్చరంది చరంది స్వసిద స్వసిదయానా స్వసిదైతి శ్వాసిద యానాయానా రుద్రయత్ యత్తే తే క్రయీ క్రయీ పరం పరం నామ నామ తస్మై తస్మై హృతం హృతమసి అసి యమేష్టం యమేష్టమసి యమేష్టమిది యమా ఇష్టం అసీత్యసి ప్రజాపతేన ప్రజాపతయి ప్రజాపతే మత్వేతాని ఏతాన్య అన్యో విశ్వా విశ్వాజాతాని జాతాని పరి పరితా తా బూవ బూవేతి బూవ యత్కామాస్ యత్కామాయత్కామా ఏ జుహుమ జుహుమస్త కన్న నో అస్సు అస్సు వయమ్ వయగ్రశ్యామ శ్యామపతయ పతయోరయీనామిదిరయీనా ఇంద్రస్ వజ్ర వజ్రోసి అసి వాత్రఘ్న వాత్రఘ్నస్తయా వాత్రఘ్నైతి వాత్రఘ్న తయాయం అయం వృత్రం వృత్రం వధ్యాత్ వధ్యాన్ మిత్రావరుణయో మిత్రావరుణయోస్వా మిత్రావరుణయోరి మిత్రావరుణయో ప్రశాస్త్రో ప్రశాస్త్రో ప్రశిషా ప్రశాస్త్రోరిది ప్రశాస్త్రో ప్రశిషా యురజ్మి ప్రశిషేది ప్రాశిషా యురజ్మి యజ్ఞస్య యజ్ఞస్య యోగేన యోగేన విష్ణో విష్ణోక్రమ క్రమోసి అసి విష్ణో విష్ణో క్రాంతం క్రాంతమసి అసి విష్ణో విష్ణోర్విక్రాంతం విక్రాంతమసి విక్రాంతమితి విక్రాంతం అసి మరుదానం మరుదానం ప్రసవే ప్రసవే జేషం ప్రసవైతి ప్రసవే జేషమాప్తం ఆప్తం మన మనస్తం సమహం అహమింద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ పశూనాం పశూనాం మన్యు మన్యురసి అసి తవ తవేవ ఇవ మే మే మన్యు మన్యుర్భూయాత్ భూయాన్నమ నమో మాత్రే మాత్రే పృథివ్యై పృథివ్యై మాహం అహం మాతరం మాతరం పృథివీం పృథివీకం హిగంశిషం హిగంశిషం మాం మాత మాతా పృథివీ పృథివీ హిగుంసీత్ హిగుంసీదియత్ ఇయరసి అస్యాయు ఆయురసి అస్యాయు ఆయుర్మే మేధేహి ఏహ్యూర్గ ఊర్గసి అస్యూర్జం ఊర్జం మే మేధేహి ధేహియుంగ యుంగసి అసివర్చ వర్చోసి అసివర్చ వర్చో మయి మయి ధేహి ధేహ్యగ్నయే అగ్నయే గృహపదయే గృహపదయే స్వాహా గృహపదయతి గృహపదయే స్వాహా సోమాయ సోమాయ వనస్పదయే వనస్పదయే స్వాహా స్వాహేంద్రస్య ఇంద్రస్య బలాయ బలాయ స్వాహా స్వాహా మరుతాం మరుతామోజసే ఓజసే స్వాహా స్వాహా సపుంస సపుంస శుచిషత్ శుచిషద్ వసు శుచిషదిది శుచిషత్ వసురంతరిక్షసత్ అంతరిక్షసద్ధోత అంతరిక్షసరిత్యంతరిక్షసత్ హోతా వేదిషత్ వేదిషదతిథి వేదిషదితి వేదీసత్ అతిథిర్దురోణసత్ దురోణసదితి దురోణసత్ రషద్వరసత్ రషదితి నిరసత్ పరసదసత్ వరసదితి వరాసత్ ఋతసద్వ్యోమసత్ ఋతసదిత్యుదాసత్ వ్యోమసదబ్జా వ్యోమసదితి వ్యోమాసత్ అబ్జా గోజా అబ్జాజా గోజారజా గోజారి గోజా ఋతజా ద్విజా ఋతజా ఇత్యుదాజా అద్విజా ఋతం అద్రిజాద్రీజా ఋతం బృహత్ బృహవితి బృహత్ మిత్రోసి అసి వరుణ వరుణోసి అసి సమ్ సమహం అహం విశ్వై విశ్వైర్దేవై దేవై క్షత్రస్య నాభిరసి అసి క్షత్రస్య క్షత్రస్య యోని యోనిరసి అసి శ్యోనా శ్యోనామా ఆసీద శీలసృషదా సృషదామా సృషదామితి సోసదా ఆసీద శీలమా మా హింసీత్ హింసీన్మా మామా మా హింసీత్ హింసీన్ని నిషపాద తథా ధృతవ్రత ధృతవ్రతో వరుణ ధృతవ్రత ఇది ధృతవ్రత వరుణ పస్యాసు అస్యాస్వా ఆ సామ్రాజ్యాయ సామ్రాజ్యాయ సుక్రతు సామ్రాజ్యాయేది సామ్రాజ్యాయ సుక్రతుర్బ్రహ్మ సుక్రతురితి సుక్రతు బ్రహ్మాం రాజన్ రాజన్ బ్రహ్మా బ్రహ్మాసి అసి సవిత సవితాసి అసి సత్యసవ సత్యసవో బ్రహ్మా సత్యసవ ఇది సత్యాసవ బ్రహ్మాం రాజన్ రాజన్ బ్రహ్మా బ్రహ్మాసి అసీంద్ర ఇంద్రోసి అసి సత్యౌజా సత్యౌజా బ్రహ్మా సత్యౌజా ఇది సత్యావోజా బ్రహ్మాం రాజన్ రాజన్ బ్రహ్మా బ్రహ్మాసి అసి మిత్ర మిత్రోసి అసి సుషేవ సుషేవో బ్రహ్మా సుషేవ ఇది సుషేవ బ్రహ్మా రాజన్ రాజన్ బ్రహ్మా బ్రహ్మాసి అసి వరుణ వరుణోసి అసి సత్యధర్మ సత్యధర్మేంద్రస్ సత్యధర్మేది సత్యాధర్మ ఇంద్రస్ రుద్ర రుద్రోసి అసి వార్తఘ్న వార్తఘ్నస్తేన వార్తఘ్న ఇది వార్తఘ్న తేన మే మే రధ్య రధ్య దిశ దిశోభి అభ్యయం అజగం రాజా రాజాభూత్ సత్యరాజాది సత్య రాజా అపాన్నత్రే నత్రే స్వాహ స్వాహోర్జ ఊర్జోనత్రే నత్రే స్వాహ స్వాహాగ్నయే అగ్నయే గ్రహపతయే గ్రహపతయే స్వాహ గ్రహపతయైతి గ్రహపతయే స్వాహేది స్వాహ ఆగ్నేయమష్టాగపాలం అష్టాగపాలం నిహి అష్టాగపాలమిత్యష్టాగపాలం నిర్వపతి వపతి హిరణ్యం హిరణ్యం దక్షిణ దక్షిణ సారస్వతం సారస్వతం చరం చరం వత్సతరీ వత్సతరీ దక్షిణ దక్షిణ సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలమబద్ధస్థ ద్వాదశకపాలమిది ద్వాదశాగపాలం ఉపద్ధస్థో దక్షిణ ఉపద్ధస్థ ఇత్యుపాధ్వస్థ దక్షిణ పౌష్ణం పౌష్ణం చరం చరగ్రశ్యామ శ్యామో దక్షిణ దక్షిణవారహస్పత్యం వారహస్పత్యం చరం చరగం శ్రీపృష్ఠ శ్రీపృష్ఠో దక్షిణ శ్రీపృష్ఠైతి శ్రీపృష్ఠ దక్షిణ ఇంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలవృషభ ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం వృషభో దక్షిణ దక్షిణావారుణం వారుణం దశకపాలం దశకపాలం మహానిరష్ట దశకపాలమితి దశాకపాలం మహానిరష్టో దక్షిణ మహానిరష్ట ఇది మహానిరష్ట దక్షిణ సౌమ్యం సౌమ్యం చరం చరం బభ్రు బభ్రుర్దక్షిణ దక్షిణపాశ్రం పాశ్వమష్టాకపాలం అష్టాకపాలకం శృంఠ అష్టాకపాలమిత్యష్టాకపాలం శృంఠో దక్షిణ దక్షిణ వైష్ణవం వైష్ణవం త్రికపాలం త్రికపాలం వామన త్రికపాలమిది త్రీకపాలం వామలో దక్షిణ దక్షిణేది దక్షిణ సద్యో దీక్షయంది దీక్షయంది సద్య సద్య సోమం సోమం క్రీణంది క్రీణంది పుండరిస్రజా పుండరిస్రజాం ప్రయచ్చతి యచ్చతి దశభి దశభిర్వత్సతరై దశభిరితి దశాభి వత్సతరై సోమం సోమం క్రీణాది క్రీణాది దశపేయ దశపేయో భవతి దశపేయైతి దశాపేయ భవతి శతం శతం బ్రాహ్మణాః బ్రాహ్మణాః పిబంది పిబంది సప్తదశం సప్తదశగ్రస్తోత్రం సప్తదశమితి సప్తాదశం స్తోత్రం భవతి భవతి ప్రాకాశౌ ప్రాకాశావద్ధర్యవే అధ్వర్యవే దాతి దాతి స్రజం స్రజముద్గాత్రే ఉద్గాత్రే రుక్మం ఉద్గాత్రగాత్రే రుక్మం హోత్రే హోత్రేష్ం అశ్వం ప్రస్తోదృప్రతిహర్తృభ్యాం ప్రస్తోదృప్రతిహర్తృభ్యాం ద్వాదశ ప్రస్తోదృప్రతిహర్తృభ్యామి ప్రస్తోదృప్రతిహర్తృభ్యాం ద్వాదశ అష్టౌహీ అష్టౌహీర్బ్రహ్మణే బ్రహ్మణే వశా వశాం మైత్రావరుణాయ మైత్రావరుణాయ ఋషభం మైత్రావరుణాయేతి మైత్రావరుణాయ ఋషభం బ్రాహ్మణాచ్ఛకుంసినే బ్రాహ్మణాచ్ఛకుంసినే వాససీ వాససీ నేషా గోతృభ్యాం వాససీ ఇది వాససీ నేషా గోతృభ్యాస్థూరి నేషా గోతృభ్యామితి నేషా గోతృభ్యాం స్థూరి అవాచితం యవాచితమచ్చాభాకాయ యవాచితమితి యవ ఆచితం అచ్చాభాకాయ నద్వాహం అనద్వాహమగ్నీధే అగ్నీధే భార్గవ అగ్నీధైత్యగ్నీధే భార్గవో హోత హోతా భవతి భవతి శ్రాయంతీయం శ్రాయంతీయం బ్రహ్మసామం బ్రహ్మసామం భవతి బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవతి వారవంతీయం వారవంతీయమగ్నిశ్వామసామం పారవంతీయమిది వారవంతీయం అగ్నిశ్వామసామసంసారస్వతీ అగ్నిష్టోమసామమిత్యగ్నిష్టోమ సామం సారస్వతీరప తపో గృహాది గృహాదీతి గృహాది ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిష్టాకపాలం నిర్వపతి పపతి హిరణ్యం హిరణ్యం దక్షిణ దక్షిణ ఇంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలషభ ఏకాదశకపాలమిదశకపాలం ఋషభో దక్షిణ దక్షిణ వైశ్వదేవం వైశ్వదేవం చరం వైశ్వదేవమితి వైశ్వదేవం చరం పిశంగీ పిశంగీ పష్టౌహీ పష్టౌహీ దక్షిణ దక్షిణ మైత్రావరుణీ మైత్రావరుణీ మామిక్షాం మైత్రావరుణీమితి మైత్రావరుణీ ఆమిక్షాం దశా దశా దక్షిణ దక్షిణ వారహస్పత్యం వారహస్పత్యం చరం చరుగం శ్రీపృష్ఠ శ్రీపృష్టో దక్షిణ శ్రీపృష్ఠైతి శ్రీపృష్ఠ దక్షిణాదిత్యాం ఆదిత్యాం మదః మదహాం గర్భిణీ గర్భిణీమా ఆలభతే లభతే మారుతీం మారుతీం వృష్టిం వృష్టిం పష్టౌహీం పష్టౌహీం అశ్విభ్యాం అశ్విభ్యాం రోష్ణే అశ్విభ్యామిత్యశ్విభ్యాం రోష్ణే ప్రోడాశం ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్భవతి అభతి సరస్వతే సరస్వతే సత్యవాచే సత్యవాచే శరం సత్యవాచైతి సత్యవాచే శరగం సవిత్రే సవిత్రే సత్యప్రసవాయ సత్యప్రసవాయ ప్రోడాశం సత్యప్రసవాజేతి సత్యప్రసవాయ ప్రోడాశం ద్వాదశకపాలం ద్వాదశకపాలం త్రిసృసంగం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం త్రిసృసంగం శుష్కృతి త్రిసృసంగమితి త్రిసృసంగం శుష్కృతిర్దక్షిణ శుష్కృతిరితి శుష్కృతి దక్షిణేది దక్షిణ ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపతి ఉపతి సౌమ్యం సౌమ్యం శరం శరగం సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం బారహస్పత్యం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం బారహస్పత్యం శరం శరం ప్రాష్టం ప్రాష్టమష్టాకపాలం అష్టాకపాలం వైశ్వానరం అష్టాకపాలమిత్యష్టాకపాలం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం దక్షిణ ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం దక్షిణ రథవాహనవాహ రథవాహనవాహో దక్షిణ రథవాహనవాహ ఇది రథవాహనవాహ దక్షిణ సారస్వతం సారస్వతం శరం శరణ్య నిర్భవతి అవతి పౌష్ణం పౌష్ణం శరం శరం మహిత్రం మహిత్రం శరం శరం వారుణం వారుణం శరం శరం చైత్రవత్యం చైత్రవత్యం శరం క్షైత్రవత్యమిది క్షైత్రావృత్యం శర్వాదిత్యం ఆదిత్యం శరం శరముత్తర ఉత్తరోరథవాహనవాహ ఉత్తరవిత్యుదోతర రథవాహనవాహో దక్షిణ రథవాహనవాహైతి రథవాహనవాహ దక్షిణే దిక్షిణ స్వాద్వీన్ స్వాదునా స్వాదునా తీవ్రా తీవ్రాం తీవ్రేణ తీవ్రేణామృతా అమృతామృతేన అమృతేన సృజామి సృజామి సమ్ సగం సోమేన సోమేన సోమ సోమోసి అశ్విభ్యాం అశ్విభ్యాం వచ్చస్వ అశ్విభ్యామిశ్వీభ్యాం వచ్చస్వ సరస్వత్యై సరస్వత్యై వచ్చస్వ వచ్చస్వేంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే వచ్చస్వ సుత్రామ్నైతి సోత్రామ్నే వచ్చస్వ పునాదు పునాదు పరిశ్రుతం పరిశ్రుతం సోమం పరిశ్రుతమిది పరిశ్రుతం సోమం సూర్యస్ సూర్యస్ దుహిత దుహితేది దుహిత వారేణ శశ్వత శశ్వతాతనా తనేతనా వాయు పూత పూత పవిత్రేణ పవిత్రేణ ప్రత్యం ప్రత్యం సోమ సోమో అదిద్రుత అదిద్రుత ఇత్యదీద్రుత ఇంద్రస్ యుజ్య యుజ్య సఖా సఖేతి సఖా కవిదంగ అంగయవమంత యవమంతోయవం యవమంతైతి యవమంత యవంచిత్ చిద్యథాంతి దాంత్యనుపూర్వం అనుపూర్వం వియూయ అనుపూర్వమిత్యనుపూర్వం వియూయేది వీయూయ విహేహైషాం విహేహేతీహ ఏషాం కృణత ప్రణత భోజనాని భోజనాని ఏ బర్హిషః బర్హిషో నమోవృత్తిం నమోవృత్తిం న నమోవృత్తిమితి నమవృత్తిం న జగ్మో జగ్మురితి జగ్మో ఆశ్రణం ధూమ్రం ధూమ్రమా ఆలభవే లభవే సారస్వతం సారస్వతం మేషం మేషమైంద్రం ఐంద్రమృషభం ఋషభమైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపతి ఉపతి సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం వారుణం ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం వారుణం దశకపాలం దశకపాలకం సోమ ప్రతీకా దశకపాలమిది దశకపాలం సోమ ప్రతీకాస్తిదర సోమ ప్రతీకా ఇది సోమ ప్రతీకా పితరస్తృక్మత తృక్మత పటవా పటవా దక్షిణ దక్షిణేది దక్షిణ అగ్నా విష్ణో మహి అగ్నా విష్ణో ఇత్యగ్నా విష్ణో మహి తద్వాం వాం మహిత్వం మహిత్వం వీతం మహిత్వమితి మహిత్వం వీతం ఘతస్య ఘతస్య గుస్యాని గుస్యాని నామ నామేతి నామ దమే దమే సప్త దమే దమ ఇది దమే దమే సప్తరత్నా రత్నా దానా ప్రతి ప్రతిభాం వాన్ జిహ్వా జిహ్వా ఘతం ఘతమా ఆచరణ్యేత్ చరణ్యేది చరణ్యేత్ అర్ఘ్నా విష్ణో మహి అర్ఘ్నా విష్ణో ఇత్యర్ఘ్నా విష్ణో మహి ధామ ధామ ప్రియం ప్రియం వాం వాం వీథ వీథో ఘతస్య ఘతస్య గుస్యా గుస్యా జుషాణ జుషాణేది జుషాణ దమే దమే సుస్తుతీ దమే దమ ఇది దమే దమే సుస్తుతీర్వావృధాన సుస్తుతీర్ది సోస్తుతీ వావృధాన ప్రతి ప్రతివాం వాం జిహ్వా జిహ్వా ఘతం ఘతముద ఉచ్చరణ్యేత్ శరణ్యేది శరణ్యేత్ రణ నో దేవీ దేవీ సరస్వతీ సరస్వతీ వాజేభి వాజేభిర్వాజినీవతీ వాజినీవతీతి వాజినీవతీ ధీనామ విక్రీ అవిత్ర్యవతో అవత్యవతో ఆన నో దివ దివో బృహత బృహత పర్వతాత్ పర్వతాత్ ఆ సరస్వతీ సరస్వతీ యజత యజతాగంతు గంతు యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం హవం దేవీ దేవీ జుజుషాణ జుజుషాణ ఘృతాచీ ఘృతాచీ షగ్మా షగ్మాన్న నోవాచం వాచముషీ ఉషదీ శృణోతు శృణోత్తి శృణోతు బృహస్వదే జుషస్వ జుషస్వన నో హవ్యాని హవ్యాని విశ్వదేవ్య విశ్వదేవ్యేది విశ్వాదేవ్య తాస్వరత్నాని రత్నాని దాశుషే దాశుష ఇది దాశుషే ఏవా పిత్రే పిత్రే విశ్వదేవాయ విశ్వదేవాయ వృష్ణే విశ్వదేవాయేతి విశ్వాదేవాయ కృష్ణే యజ్ఞై యజ్ఞైర్విధేమ విధేమ నమసా నమసా హవిర్భి హవిర్భిరితి హవిభి బృహస్వే సుప్రజా సుప్రజా వీరవంత సుప్రజాయి సో ప్రజా వీరవంతో వయమ్ వీరవంతైతి వీరావంత వయగ్రస్యామ శ్యామపతయ పతయోరయీణా రయీణామితి రయీణా బృహస్వే అతి అతియత్ అదర్య అర్యో అర్హాద్ అర్హాద్యుమత్ ద్యుమద్విభాతి విభాతి ద్యుమత్ విభాతి క్రతుమత్ విభాతీతి విభాతి క్రతుమజ్జనేషు క్రతుమది క్రతుమత్ జనేష్విది జనేషు యద్దీదయత్ దీదయచ్చవధ శవధ ప్రజాత ఋత ప్రజాతత్ ఋత ప్రజాతేత్రుత ప్రజాత తదస్మాసు అస్మాసు ద్రవిణం ద్రవిణం ధేహి ధేహి చిత్రం చిత్రమితి చిత్రం ఆన గోమిత్రావరుణా మిత్రావరుణా ఘతై మిత్రావరుణేది మిత్రావరుణా ధృతైర్నవ్యూతిం నవ్యూతిముక్షణం ఉక్షణమిక్షణం మధ్వారజాగుంసి రజాగుంసి సుక్రతూ సుక్రతూ ఇది సుక్రతూ ప్రబాహవా బాహవా శ్రీసృతం శ్రీసృతం జీవసే జీవసేన నా ఆన నోగవ్యూతి గవ్యూతిముక్షతం ముక్షతం ఘృతేన ఘృతేనేతి ఘృతేన ఆన నోజనే జనే శ్రవయతం శ్రవయతం యువానా యువానాశ్రుతం శ్రుతం మే మే మిత్రవరుణా మిత్రవరుణా మిత్రవరుణేతి మిత్రవరుణా అవేవా ఇమే దీమా అగ్నింబహ పూర్వ్యం పూర్వ్యం గిరా గిరా దేవం దేవమీడే ఈడే వసూనా వసూనామి వసూనా సపర్యంత పురప్రియం పురప్రియం మిత్రం పురప్రియమిది పురప్రియం మిత్రం నక్షేత్రసాధకం క్షేత్రసాధకమిది క్షేత్రసాధకం వక్షూ దేవవత దేవతోరథ దేవతైతి దేవారథ రథశూర శూరో వా భృత్సు భృత్సు కాసు భృత్సుది ప్రజోసు కాసుచిత్ దేవానాయ్య యత్ ఇన్మన మనో యజమాన యజమాన ఇయక్షతి ఇయక్షత్యభి అభీత్ ఇదయజ్వన అయజ్వనో భవద్ భువరిది భవద్ నయజమాన యజమాన రిష్యసి రిష్యసి నసున్వాన సున్వాన దేవయో దేవయో ఇది దేవాయో అసరత్ర అత్ర సువీర్యం సువీర్యముత సువీర్యమితి సౌవీర్యం ఉదత్యశ్వశ్రియం ఆశ్వశ్రియమిత్యాశో అశ్రియం నిష్టం తంకర్మణ కర్మణా నశత్ నశన్న న ప్రయోషత్ యోషన్న నయోషతి యోషతీతి యోషతి ఉపక్షరంతి క్షరంతి సింధవ సింధవో మయోభువ మయోభువ ఈజానం మయోభువ ఇది మయ భువ ఈజానం చక్ష్యమాణం యక్ష్యమాణం చేనవ ధేనవ ఇది ధేనవ ఋణంతం చపురిం అపురిం చ్రవస్యవ శ్రవస్యవో ఘృతస్ ఘృతస్ ధారా ధారా ఉప ఉపయంతి యంతి విశ్వద విశ్వద ఇది విశ్వద సోమారుద్రావి సోమారుద్రేతి సోమారుద్రా విబృహతం బృహతం విశూచీం విశూచీమమీవా అమీవాయా యాన నోగయం గయమావివేశ ఆవివేశేత్యావివేశ ఆరేవాధేథాం బాధేథాం నిరృతిం నిరృతిం పరాచై నిరృతిమితి నిహేరుతిం పరాచైకృతం కృతంచిత్ చిదేన ప్రముక్తం ప్రముక్తమస్మద్ అస్మదిత్యస్మద్ సోమారుద్రాయువం సోమారుద్రేతి సోమారుద్రా ఇవమేతాని ఏతాన్యస్మే అస్మే విశ్వా అస్మే ఇత్యస్మే విశ్వా ధనుషు ధనుషు భేషజాని భేషజాని ధత్తం ధత్తమిది ధత్తం అవస్థ్యతం శతం ముంచనం ముంచతయ్యత్ ఎన్న నో అస్తి అస్తి ధనుషు ధనుషు బద్ధం బద్ధం ఘతం ఘతమేణ ఏనో అస్మద్ అస్మదిత్యస్మద్ సోమాభూషణా జననా సోమాభూషణేది సోమాభూషణా జననాయీణా రీణాజనా జననా దివ దివో జననా జననా పృథివ్యా పృథివ్యా పృథివ్యా జాత విశ్వస్ విశ్వస్ భువనస్ భువనస్ గోపౌ గోపౌ దేవా దేవా అకృణ్వన్ అకృణ్వన్నమృత అమృత నాభిం నాభిమితి నాభిం ఇమౌ దేవౌ దేవౌ జాయమానౌ జాయమానౌ జుషంత జుషంతేవౌ ఇమౌ తమాగుంసి తమాగుంసి గుహరా గుహరామజుష్టా అజుష్టేత్యజుష్టా ఆభ్యామింద్ర ఇంద్ర పక్వం పక్వమామాసు ఆమాస్వంత అంతఃసోమాపూషభ్యా సోమాభూషభ్యాంజనర సోమాభూషభ్యామిది సోమాభూషాభ్యా జనసుశ్రియాసు ఉశ్రియాస్విత్యుశ్రియాసు ప్రథమకాండే అష్టమ ప్రశ్న సమాప్తః ప్రథమకాండం చ సంపూర్ణం.